నచ్చింది నీకు ఒక నచ్చింది నీ రైక నచ్చింది ఒక రైక కలవని తోట సోకు నచ్చింది నచ్చింది కోక రైక కలవని తోట సోకు నచ్చింది.